పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 12వ భాగం. గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ. రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ శక్తిని గ్రావిటీ అంటారు. వస్తువులోని ద్రవ్యరాశి పెరిగిన కొద్దీ ఈ ఆకర్షణ కూడా పెరుగుతుంది. వస్తువుల మధ్య దూరం పెరిగిన కొద్దీ ఆకర్షణ తగ్గుతుంది. భూమికి ఉండే ఈ రకం ఆకర్షణ శక్తిని భూమి ఆకర్షణ శక్తి అన్నారు. నిజానికి స్పేస్ స్టేషన్ తిరిగే వలయ మార్గం గుండ్రంగా ఉండటం లేదు. ఆ ఎత్తులో ఉండే వాతావరణం చాలా తక్కువ, చాలా పలచన అని కూడా అనవచ్చు. కాబట్టి స్టేషన్ తిరిగే ఎత్తు ఒక నెలలో 1.5 మైళ్ళు లెక్కన తగ్గుతుంది. నెల గడిచి కొంచెం కిందకు వచ్చిన స్పేస్ స్టేషన్ను మళ్ళీ దాని అసలు చోటులోకి తోసివేస్తారు. ఇందుకోసం రాకెట్లను వాడుకుంటారు. ఇక్కడ మనం హెర్మన్ ఫన్ హెల్మ్హోల్ట్ మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎత్తులో ఉన్న బరువు పనిని సృష్టిస్తుంది, ఫలితంగా అది కిందకు జారుతుంది. పడగలిగినంత కిందకి పడిన తరువాత కూడా దాని గ్రావిటీ మాత్రం మారకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు అది బలం ప్రయోగించి పనికి కారణం కాజాలదు. స్పేస్ స్టేషన్ నిరంతరంగా కిందకు పడుతోంది, కాబట్టి అందులోని వారికి బరువు తెలియదు. కానీ వారి మీద గ్రావిటీ ప్రభావం ఉండనే ఉంటుంది. మనం భూమి మీద నిలబడినప్పుడు కలిగే బరువు భావం గ్రావిటీ వల్ల కాదు. భూమిలోని కొన్ని అంశాలు మనలను పైకి కూడా తోస్తూ ఉంటాయి. ఈ రెండు వ్యతిరేక శక్తులు కలిసి మనకు బరువు తెలుస్తుంది. లిఫ్ట్లో చాలా వేగంగా కిందకు దిగుతున్నప్పుడు ఈ రకం అనుభవం కలుగుతుంది. లిఫ్ట్ అడుగు భాగం వేగంగా కిందకి పోతున్నందున మనకు గాలిలో తేలుతున్న భావం కలుగుతుంది. అంతరిక్షంలో వ్యోమగాములకు బరువు లేని అనుభవం కూడా ఈ కారణంగానే కలుగుతుంది. స్పేస్ స్టేషన్ తనలోని వస్తువులు మనుషులతో సహా నిరంతరంగా పడిపోతూ ఉంటుంది. మొత్తం నిర్మాణం ఒకే వేగంతో పడిపోతున్నందుకు లోపలి వారికి గ్రావిటీ ప్రభావం తెలియదు. లోపల వారు హాయిగా ఎగురుతూ ఉంటారు. స్పేస్ స్టేషన్లో వారు ఎగురుతున్నారు, కాబట్టి అది భూమి ఆకర్షణకు గురి కావటం లేదని అనిపిస్తుంది. నిజానికి అంత ఎత్తులో కూడా స్టేషన్ మీద భూమి ఉపరితలంలో ఉండే ఆకర్షణలో 90% ఉండనే ఉంటుంది. చాలా దూరంలో ఉండే గెలాక్సీల మీద కూడా భూమి ఆకర్షణ ప్రభావం ఉంటుంది, కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఈ రకంగా విశ్వంలోని అన్ని నిర్మాణాలు ఒకదానిని ఒకటి ఆకర్షిస్తూనే ఉంటాయి. వాటి మధ్య దూరాలు మారినా అవన్నీ ఒకే నిష్పత్తిలో మారుతూ ఉంటాయి. పదార్థాలు వాటంతట అవే కదలవు. బలాలకు గురై కదలటం మొదలైతే ఇక ఆగవు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అది దూరాన్ని బట్టి తగ్గుతుంది. ఈ రకంగా అంశాలను ఈ ప్రశ్నలో మనం గమనించాము.